శంఖచూడుని ఎముకల నుండి శంఖముల జాతి జన్మించెను. శంఖజలము దేవతలకు ఎంతో ప్రియము. శంఖమున్న చోట లక్ష్మి నివసించును. శంఖమున్న చోట హరియుండును. శంఖము అమంగళముల నశింపజేయును. శూద్రులుగాని స్త్రీలుగాని శంఖధ్వని చెయ్యరాదు. శివుడు దానవుని సంహరించి కైలాసమునకు వెళ్ళెను. స్వర్గములో దేవదుందుభులు మ్రోగినవి. కిన్నరులు గంధర్వులు పాడిరి. శివునిపై పూలజల్లు కురిసెను. మునులు దేవతలను శివుని ఘనముగా అర్చించిరి. తులసి పాతివ్రత్య భంగము. నారాయణుడు తులసి పాతివ్రత్య భంగము నారదునకు ఇట్లు వివరించెను. శ్రీహరి దేవతల కార్యము సాధించుటకు మాయతో శంఖచూడుని కవచము తీసుకొనెను. శంఖచూడుని చంపవలెనని శ్రీహరి శంఖచూడుని రూపము ధరించి తులసి ఇంటి ముందు జయ జయ ధ్వనులు చేయించెను. తులసి కిటికీ నుండి చూచి సంతోషముతో బ్రాహ్మణులకు అనేక దానములు చేసెను. దేవుడు రథము దిగి దేవి మందిరములోనికి వెళ్ళెను. తులసి తన ప్రియుని చూచి ఆనంద భాష్పములతో అతని పాదములు కడిగి అనేకములైన ఉపచారములొనర్చెను. తులసి యుద్ధ వృత్తాంతమడుగగా, శంఖచూడుడి ఆకారములోనున్న హరి దేవతల రాజ్యము వారికి ఇచ్చివైచి యుద్ధము విరమించితిని. శివుడు తన ఇంటికి వెళ్ళెను. నేను నా ఇంటికి వచ్చితినని పలికెను. మరియు జగన్నాథుడు తులసి పూల పాన్పుపై పవళించెను. తులసి శ్రీహరుల సమావేశములో తులసి ఈతడు తన పతి కాడు అని గ్రహించి, ఓ మాయావి, నీవెవ్వడవు, నా సతీత్వమునకు భంగమొనర్చిన నిన్ను శపింతుననుచుండగా శ్రీహరి భయపడి తన దివ్యమంగళ విగ్రహమును చూపించెను. అతని చూచి తులసి మూర్ఛపోయినది. కొంతసేపటికి తెలివిరాగా, ఓ ప్రభూ, నీవు మోసముతో నా పతిని చంపితివి, అనగా, నీవు చాలా సంవత్సరములు నన్ను గూర్చి తపస్సు చేసితివి, నీ తపస్సునకు ఫలము నీకు ప్రాప్తించవలను కదా, కనుక ఈ శరీరము విడిచి దివ్యదేహము ధరించి లక్ష్మికి సాటిగా నాతో సుఖింపుము. నీ ఈ శరీరము భారతదేశమున గండకి నదిగా పుణ్యమును వర్షించుచుండును. నీ కేశములు తులసి వృక్షము రూపము నొందును. దేవీ పూజలలో తులసికి మిక్కిలి ప్రాధాన్యము. సుందరి స్వర్గమర్త్య పాతాళములందు గోలోకమందును నీ సమీపమందును పూజాద్రవ్యములలో నీవే శ్రేష్టమైన వృక్షమగుదువు. బృందావనాది పుణ్యస్థలములందెల్లా నీవు తప్పక ఉందువు. తులసీ చెట్టు క్రింద సర్వదేవతలు నివసింతురు. తులసీ పత్రజలమును మరణకాలమున త్రాగువాడు సకల పాపముల నుండి విముక్తుడై విష్ణులోకము చేరును. ప్రతిదినమును తులసీ జలము త్రాగువాడు అశ్వమేధయాగ ఫలమును పొందును. తులసిదళము మూడు దినముల క్రిందటిదైనను పరిశుద్ధమే. తులసీ వృక్షాధిష్టాన దేవత పుణ్యదాయినివగు నీవు వైకుంఠమున నా వద్ద లక్ష్మీ సమానురాలవుగా విలసిల్లుచుందువు. నేను నీ శాపము వలన గండకీ నదీ తీరమున పాషాణ రూపము పొందియుందును. మరణకాలమున సాలగ్రామ తీర్థము త్రాగినవాడు పాపములన్నీయు నశించి విష్ణులోకమును పొందగలడు అని శ్రీహరి ఆమెను ఊరడించెను. సావిత్రి ఉపాఖ్యానము. నారదుడు సావిత్రి చరిత్రను చెప్పుమనగా నారాయణుడు ఇట్లు పలికెను. ఓ ముని, వేదమాతను మొదట బ్రహ్మ పూజించెను. పిమ్మట వేదగణములు పిమ్మట పండితులు కూడా సావిత్రిని పూజించిరి. తరువాత భారతదేశమున అశ్వపతిరాజు తదుపరి నాలుగు వర్ణముల వారును త్రిపదయ్యగు సావిత్రిని ఆరాధించిరి. అశ్వపతి మద్రదేశ మహారాజు. అతడు శత్రువుల నణచి మిత్రుల దుఃఖమును పోగొట్టువాడు. అతని పట్ట మహిషి మాలతి. ఆమె లక్ష్మీదేవితో సమానురాలు. ఆమె గొడ్రాలు. వశిష్ఠుని ఉపదేశముచే నిర్మల భక్తితో సావిత్రీదేవిని ఆరాధించెను. ఎన్నాళ్లకును సావిత్రీదేవి దర్శనము కలుగలేదు. అప్పుడామె మిక్కిలి దుఃఖించుచు తన ఇంటికి వెళ్ళెను. రాజు దుఃఖపడుచున్న భార్యనోదార్చి తాను కూడా సావిత్రిని గూర్చి తపస్సు చేయుటకు పుష్కర తీర్థమునకు వెళ్ళి అక్కడ ఇంద్రియ నిగ్రహముతో 100 ఏండ్లు తపస్సు చేసెను. సావిత్రీదేవి దర్శనముగాని ఆజ్ఞగాని అతనికి కలుగలేదు. అప్పుడు ఆకాశవాణి ఇట్లు పలికినది, ఓ రాజా, 10 లక్షలు సావిత్రీ జపము చేయుము అని. అంతలో అక్కడకు పరాశర మహర్షి వచ్చెను. అతనికి రాజు నమస్కరింపగా ముని ఇట్లు పలికెను, శ్రీ గాయత్రీ జపము ఒక్క మారు చేసినచో ఆనాటి పగటి పాపములు తొలగిపోవును. 10 మార్లు జపించినచో ఒక రాత్రి ఒక పగలు చేసిన పాపములు పోవును. 10 మార్లు జపించినచో ఒక రాత్రి ఒక పగలు చేసిన పాపములు పోవును. 100 మార్లు జపించినచో ఒక నెలలో చేసిన పాపములు, 1000 మార్లు జపించినచో ఒక ఏడాదిలో చేసిన పాపములు, 1 లక్ష జపించినచో జన్మలో చేసిన పాపములన్నీయు, 10 లక్షల జపముచే ఇతర జన్మలలోని పాపములు, 100 లక్షల జపము వలన అన్ని జన్మలలోని పాపములు, 10 కోట్ల జపము వలన మోక్షమును పొందును. తామర పూసలతో కాని స్ఫటికములతో గాని మాలను చేసి ఆ మాలతో పుణ్యతీర్థమునగాని దేవాలయమునగాని జపించవలెను. మాలను రావియాకుపైగాని కమలమునగాని ఉంచవలెను. స్నానము చేసి గాయత్రీదేవిని పూజించి అష్టోత్తర శతరము గాయత్రిని జపించవలయును. పంచగవ్యములతో గాని గంగాజలముతో గాని మాలను శుద్ధి చేయవలయును. ఓ రాజర్షి, ఇట్లు క్రమముగా 10 లక్షలు గాయత్రిని జపించుము. నీ 3 జన్మల పాపములు తొలగిపోవును. అప్పుడు నీకు సావిత్రీదేవి సాక్షాత్కరించును. రాజా, నిత్యము శుచిగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము సంధ్యావందన మొనర్పుము. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శుభ సమయమున నియముతో ఉండి చతుర్దశి నాడు సావిత్రీ వ్రతమాచరింపవలయును. ఆ వ్రతము 14 సంవత్సరము నాచరింపవలయును. 14 నైవేద్యముల చెల్లింపవలయును. దేవికి పుష్పదీప ధూప వస్త్ర నైవేద్యములర్పించి మంగళ కలశమును స్థాపించవలెను. బ్రాహ్మణుడు గణపతిని సూర్యుని విష్ణువును అగ్నిని పార్వతీ పరమేశ్వరులను కలశమందావాహన చేసి పూజింపవలెను. మధ్యాహ్నమున సావిత్రిని గూర్చి చేయు ధ్యాన స్తోత్ర పూజా విధానములు అన్ని కోర్కెలను తీర్చును. సావిత్రీదేవి మేలిమి బంగారు రంగు కలది, బ్రహ్మ తేజముతో వెలుగొందునది, చిరునవ్వుతో గూడిన ముఖము గలది, రత్నభూషణములు ధరించినది, భక్తుల పాలిట పెన్నిధానము, సకల సంపదలనొసగు తల్లి, వేద శాస్త్ర స్వరూపిణీయగు వేద మాతను నేను సేవింతును అను ధ్యానముతో తలపై చేతులు మోడ్చి ధ్యానించి దేవిని నిశ్చల భక్తితో కలశమందు ఆవాహన చేయవలయును. పిమ్మట తల్లిని వేదోక్త మంత్రములతో యథావిధిగా షోడసోపచార పూజలతో పూజింపవలయును, స్తుతింపవలయును, నమస్కరింపవలయును. శ్రీ జగన్మాత కాసనము పాద్యము అర్ఘ్యము స్నానము అనులేపనము వస్త్రధూప దీప నైవేద్యములు చల్లని పానీయము తాంబూలము చందనము కర్రతో గాని బంగారముతో గాని నిర్మించిన సింహాసనము సమర్పింపవలయును. పండితుడు పదార్థములను దేవికి అర్పించి షోడస కళయగు సావిత్రీ స్తోత్రమును చదువవలయును. పిమ్మట బ్రాహ్మణునకు భోజనము పెట్టి తుష్టిగా దక్షిణలీయవలయును. ఓం శ్రీం హ్రీం క్లీం సావిత్రే స్వాహ అను అష్టాక్షరిని జపించవలయును. ఈ స్తోత్రము ఎల్ల కోరికలను తీర్చగలదు. ఈ సావిత్రి మంత్రము బ్రాహ్మణులకు ప్రాణము వంటిది. దీనిని పూర్వము గోలోకమున కృష్ణుడు బ్రహ్మకు ఉపదేశించెను.